அஸ்மத்குருப்பியோ நம, அஸ்மத் பரமகுருப்பியோ நம, அஸ்மத் சர்வகுருப்பியோ நம, ஸ்ரீமதே ராமானுஜாய நம, ஸ்ரீமதே சடகோபாய நம, பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீசடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். అయోధ్యలో పరివార సమేతంగా భక్త భాగవతులతో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి పాదారవిందములకు సాష్టాంగదండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ శఠారి వేదం తిరువాయుములిలో 2వ దశకంలో 3వ దశకంలో 2వ తిరువాయుమలి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం ఎళివరు మియల్వినన్ నిలైవరంబిల పలప్పిరప్పాయ్ వళివరు ముజునలం ముదలిల కేడిల వీడాం తెలిదరు నిలైమయ్యదొజివిలన్ ముజువదు మిరయ్యోన్ అళివరు మరళినోడు అగత్తనన్ పురత్తనన్ అమైందే. ప్రతిపదార్థం: ఇరయ్యోన్ స్వామి అయిన సర్వేశ్వరుడు అళివరుం చల్లనైన అరుళినోడు కృపచేత అగత్తనన్ భక్తులకు లోపల నుండివాడు, పురత్తనన్ అనాశ్రితులకు ఆయన్ని ఆశ్రయించినటువంటి వారికి దూరముగా నుండివాడు, అమైందు అమరియుండి మొదలిలా ఆది లేనటువంటి కేడిలా నాశము లేనటువంటి నిన్ని, ఒలివరం ప్రకాశించుసున్నటువంటి ముజునలం కళ్యాణ గుణములన్నిటిని వీడాం మోక్షమనడి తెలి జ్ఞానమును తరు ఇచ్చుచున్న అదు ఆ నిలయమై స్వభావమునున్ను, ముజువదుం ఇవి అన్నిటినీ ఒజివిలన్ సంపూర్ణముగా కలవాడునై నిలయ స్థితియందు వరంబిల హద్దులేని పలపిరప్పాయి అనేక అవతారములు కలవాడునునై ఎలివరుం సౌలభ్యమును ఇయల్వినన్ స్వభావముగా కలవాడునునై ఉన్నాడు. దీని తాత్పర్యం: అవతారాదులయందు ఉత్కర్ష అపకర్షములను చూడకుండా, అంటే అవతారాలు ఎత్తుతూ ఉంటాడు కదా స్వామి, ఉత్కర్ష అపకర్ష, ఉత్కర్ష అంటే గొప్పతనము, అపకర్ష అంటే తక్కువతనము, వీటిని చూడకుండా దేవ మనుష్య పశు ఆది జాతులయందు అవతరించి ఆశ్రితులకు అత్యంత సులభుడైన సర్వేశ్వరుడు, ఆయన ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శరీరముల హెచ్చు తగ్గులు అనేది ఏమి చూడడు, ఆయన చూడకుండా ఆయా సమయానికి ఏదేది అవసరమో తగినటువంటిదై ఉంటుందో ఆయా జాతులలో ఆయన అవతరిస్తూ ఉంటాడు. ఆయా అవతారములందు కూడా స్వతసిద్ధమైన కళ్యాణ గుణములను పూర్తిగా కలవాడై, మళ్ళీ అవతరించినందువల్లనే మత్స్యావతారమో కూర్మావతారమో అని అంటే ఏమైనా గుణములు మర్చిపోయి ఉంటాడా అంటే ఏమీ కాదు. ఇప్పుడు ఆత్మలు అయితే కేవలము మానవ జన్మయందే పూర్తిగా వికసిస్తూ ఉంటాయి, వీరికి ఇంద్రియాలు అన్నీ కూడా ఇతరమైన జన్మలయందు జాతులయందు ఇంకా అంతగా ప్రకాశించటము సాధ్యం కాదా ఆ శరీరాలను బట్టి. అక్కడక్కడ ఉంటాయి, ఇప్పుడు గజేంద్రుడుగా ఉన్నటువంటి సమయంలో ఏనుగు ఎందు కూడా ప్రకాశించింది జ్ఞానము, అలాగే శ్రీకాళహస్తి చూస్తే అక్కడ సాలెపురుగు పాము ఏనుగు అని కూడా చెప్తారు, వాటికి కూడా జ్ఞానము అలా అట్లా అట్లా కొన్ని కొన్నింటి ఎందు ఒక్కొక్క చోట ఎక్కడన్నా ఉంటాయి, కానీ మొత్తం సమస్తమైన ఆ జాతులన్నింటికీ పరిపూర్ణమయంగా జ్ఞానం ఉండే అవకాశాలు లేవు మానవులు ఈ జీవులకు. కానీ పరమాత్మ ఆయన మత్స్యముగా వచ్చి కూడా మత్స్య పురాణాన్ని చెప్పాడు, కళ్యాణ గుణాలు అన్నీ కూడా ఉంటాయి ఆయనలో. మరొకటి కూడా ఏం చెప్తూ ఉన్నారంటే ప్రాకృతికమైనటువంటి మన కళ్ళకు కనపడటమే కాయన ఆయన ఎప్పుడూ కూడా పంచోపనిషన్మయమైన దివ్య శరీరంతో పంచవింశతి వార్షికరాయ్ అంటారు పిల్లలోకాచార్య స్వామి, 25 సంవత్సరముల వయస్సులో ఉన్నటువంటి యవ్వనముతో కూడిన శరీరమే ఎప్పుడూ కూడా, బాల్యమైనా అంతే, పుట్టినప్పుడు అంతే, పెరిగేటప్పుడు అంతే, ఆయన 80 ఏళ్ళు వచ్చినా 120 ఏళ్ళు వచ్చినా అంతే, అట్లాగే ఉంటుంది, అది మార్పు ఉండదు. కానీ మన ప్రకృతి మాంసనేత్రములకు మాత్రము ఈ మార్పులన్నీ గోచరించేటట్లు చేస్తూ ఉంటాడు. సంభవామి ఆత్మమాయయా అన్నాడు ఆయన అవతారాన్ని. అంటే తన జ్ఞానము చేత ఆత్మమాయ, మాయ అంటే జ్ఞానము అన్నమాట. ఆయన అవతరించేది అజోపి సన్ అన్నాడు ఆయన. నాకు అసలు పుట్టుక లేదు, పుట్టుక లేకపోవడం జీవుడికి లేదు, ప్రకృతికి లేదు. ఎప్పుడు కూడా వీటిల్లో మార్పులు ఉంటాయి కానీ పుట్టుకంటూ వీటికేమీ మొదలు లేదు. అవ్యయాత్మ అన్నాడు. అవ్యయమైనటువంటి ఆత్మ, ఆత్మ అంటే దేహము. ఆయన యొక్క దేహము వ్యయము అంటే మార్పు ఉండదు. అదే చెప్తున్నారు అక్కడ, మార్పు అనేది అసలు ఉండనే ఉండదు, ఒకే రకంగా ఉంటాడు ఆయన. కానీ ప్రకృతిలో మారిపోతూ ఉంటుంది, జీవుడికి స్వభావములో మార్పు వస్తూ ఉంటుంది. అంటే ఇతనికి కాసేపు జ్ఞానం ఉంటుంది, కాసేపు ఉండదు, ఇలా ఇతని స్వభావము. ప్రకృతి ఏమో అసలు రకరకాలైన మార్పులను ఎప్పుడు చెందిపోతూ ఉంటుంది. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, ఇవాళ విత్తన రూపంలో ఉంటుంది, రేపు చెట్టు రూపంలో ఉంటుంది, పళ్ళు కాయలు ఇస్తుంది, మళ్ళీ కూలిపోతుంది. అలాగే ఈ దేహము గర్భంలో ఉంటుంది, తర్వాత క్రమక్రమంగా పెరుగుతుంది, పుడుతుంది, ఆ తర్వాత పుట్టిన తర్వాత పెరుగుతుంది, అవయవాలు పెరుగుతూ ఉంటాయి, కొన్ని కొన్ని అవయవ లోపాలతో ఉంటాయి. ఈ పెరుగు పెరిగి పెరిగి మళ్ళీ తర్వాత మళ్ళీ కుంగుతుంది. బాగా ఎత్తైనటువంటి వాళ్ళు, బాగా ఆజానుబాహువులు, పెద్దవాళ్ళు ముసలితనం వచ్చేటప్పటికి చూడండి వంగిపోతారు. ఈ మార్పులన్నీ ప్రకృతికి ఉంటాయి, కానీ ఆయన ఎప్పుడు కూడా అవ్యయ ఆత్మ, నా శరీరమునకు మార్పు లేదు, దివ్యమంగళ విగ్రహం ఎప్పుడూ మారదు. భూతానాం ఈశ్వరోపి సన్, నేను ఇలా పుడుతూ ఉన్నాను అని అంటే నన్నెవడో శాసించి నీ కర్మఫలానికి నువ్వు ఇలా అనుభవించు ఏదో కొందరు చెప్తూ ఉంటారు, ఆ శాపాల వలన వచ్చాడు, ఈ శాపాల వలన వచ్చాడు అని. అది వారి అజ్ఞానానికి సంకేతమే తప్ప ఆయనకి ఏ విధమైనటువంటి శాపములు ఆయన విషయంలో పనిచేయవు. ఒక్కొక్కసారి వాటిని అంగీకరిస్తే అంగీకరించవచ్చు, దానివల్ల నష్టము అంటూ ఏమీ లేదు. నేను అసలు శాసించేవాడిని నేనే అంటూ ఉన్నాడు. ప్రకృతిం స్వాం అధిష్టాయ, నా స్వభావము ఏది, అజహత్ స్వభావము అంటారు. ఏమిటి? జ్ఞానానందము స్వరూపము, దాంతోనూ వస్తాడు. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్స మొదలైనటువంటి గుణములు, ఇది ఆయన స్వభావం, వస్తూనే ఉంటాడు. సంభవామి, నేను పుడుతూనే ఉంటానయ్యా. ఆత్మమాయయా, నా యొక్క జ్ఞానము, నా జ్ఞానం అంటే నా సంకల్పము, నా అధీనంలోనే ఉండి నేను వస్తూ ఉంటా, కర్మాధీనుడను కాను నేను అని చక్కగా చెబుతాడు ఆయన. కనుక ఆయన స్వతసిద్ధమైనటువంటి కళ్యాణ గుణములు కలవాడే అయి భక్తులకేమో సేవారూపమైన మోక్షమిస్తాడట, కైంకర్య రూపంగా. ఇక్కడ కైంకర్యమే స్వామికి, అక్కడ కైంకర్యమే. కైంకర్యము అని అంటే ఇప్పుడు మారిపోయిన అర్థాలు మరి కొందరు మహానుభావులు అలా తయారు చేశారు. ఏం చేస్తాం, కైంకర్యం స్వామి కైంకర్యానికి ఇయ్యండి అనేవాళ్ళు వీళ్ళు తినేస్తుంటే ఓహో కైంకర్యం అంటే ఇదే అనేటటువంటి మార్పు వచ్చేసి ఇప్పుడు వాడుకలో అయిపోయిందండి, కైంకర్యం అయిపోయింది అంటుంటారు. అంటే అది తినేశాడు అని అర్థంలో వాడుతుంటారు. కైంకర్యం అంటే కింకరస్య భావం, కిం కరోమి కిం కరోమి, ఏం చేయాలి ఏం చేయాలి అని అడగటమట. అంటే స్వామికి ఇష్టమైనటువంటిది, ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి వారి విషయంలో ఆ మనవాళ్ళు ఆ మనవరాళ్ళు, అమ్మా ఏం కావాలి తల్లి నీకు, ఏం కావాలరా చెప్పరా నాయన, నీ పుట్టినరోజుకి ఏం కావాలి, ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలి అని అడుగుతూ ఉంటారు. ఇది ఇష్టపూర్వకంగా అడుగుతున్నారా, బలవంతంగానా, ఎవడైనా తోస్తేనా, లేదు ఇదేమన్నా తక్కువ అనుకుంటున్నారా? ఏమీ లేదే, పరమాత్మకి అసలు ఆ భావమే రావటం చాలా గొప్పతనము. ఆంజనేయ స్వామి అంతటి వాడు ఆయన చెప్పాడు, పరమశివుని అంశ ఆయన. ఆయన ఏమంటున్నాడు, రామదాసస్య అన్నాడు, రామదాసుడిని నేనని మొదట చెప్పాడు. అదిగో అంత గొప్పది కైంకర్యం అంటే ఆ రూపమైనటువంటి మోక్షము. ఇక్కడ ఇస్తాడు, అక్కడ ఆలోకంలోనూ అంటే అక్కడ కైంకర్యమే. అత్యంత సులభుడట ఆయన, మరి చాలా సులభంగా దొరుకుతాడు కదా. బెత్తం పట్టుకుని రే జాగ్రత్త అంటుంది యశోద. మరి నిన్నగా చెప్పుకున్నాం జాగ్రత్త, అనేటటువంటి స్థితిలో ఉంటాడన్నమాట. సులభుడు అయి ఉంటాడు. కట్టను కొట్టను తిట్టను కూడా సులభుడైపోయాడట. అట్లా ఉంటాడు సుమా. భక్తులకు అనాశ్రితులకు ఆశ్రయించలేదనుకోండి, వాళ్ళకి చాలా దుర్లభుడే. అదే ఒక విషయాన్ని చూస్తే మనకి రామాయణంలో లక్ష్మణస్వామి, ఆయన భగవద్ అవతారమే కదా, ఆ శక్తి చేత మూర్ఛిల్లితే రావణాసురుడు వచ్చాడు లేపుదామని. ఏమి కదల్లా, హిమవాన్ బందరో మేరుహు త్రైలోక్యం వా సహ అమరైహి అన్నాడు. హిమాలయ పర్వతాన్ని, మందర పర్వతాన్ని, దేవతలని, కైలాస పర్వతాన్ని పరమశివుడితో సహా భుజాభ్యాం ఉద్ధర్తుం శక్త, కానీ ఎత్తాను కానీ నశక్యో భరతానుజహ అన్నాడు. ఆ భరతుని సోదరుడు ఆ లక్ష్మణుడిని నేను ఎత్తలేకపోతున్నాను. ఆంజనేయ స్వామి వచ్చాడు, వాడిని ఒక తోపుతోసి అవతలు పడేసి హాయిగా పసిపిల్లవాడిని తీసుకుని భుజాన్ని వేసుకున్నట్టు వేసుకుని వచ్చేసాడు. మరి ఆశ్రితులకు సులభుడు, అనాశ్రితులకు దుర్లభుడు కూడా ఆయన. అంతటి గొప్పవాడు సుమా అని చెబుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏమైందయ్యానంటే, నిన్న పాశురమునందు ఆ సౌలభ్యానికి ఏది ఆ తల్లి యశోదాదేవి అలా ఎది శక్నోషి గచ్చత్వం అని మందలిస్తే బిక్కుపక వేసుకుని ఎక్కి ఎక్కి ఏడ్చినటువంటి వాడు, అటువంటి ఆయనకి వీళ్ళందరూ సేవలు చేశారట. మధుర కవి ప్రభృతి సజ్జనంగళాలే స్తుతిక్కప్పట్ట తిరునగరియ్యుడయవర్. ఈ మధుర కవి మొదలైనటువంటి అంటున్నారు చూడండి, ప్రభృతి మొదలైనటువంటి వారట. మధుర కవులు ఒక్కరే కాదండి, ఊరు ఊరంతా వచ్చారు, చెబుతూ ఉంటే విన్నారు, సేవలు చేశారు. ఆయన ఎప్పుడు ఆ స్పృహలోకి వస్తాడా అని ఎదురు చూశారు అందరూ కూడా. 6 నెలల తర్వాత ఆ అనుభవము ఆయనకి, 6 నెలలు అనుభవించాడు సౌలభ్యము. మరి ఎంత గొప్పది చెప్పుకున్నాం కదా, వేదాంత దేశకులు వారు అనుగ్రహించినటువంటిది. పరమాత్మ యొక్క ఆ పరమాత్మ తత్వం ఉన్నదే పరత్వము. 4 సముద్రాలంతా ప్రళయకాల సముద్రాలు మరి సామాన్యం కాదు కదా. ఆయన యొక్క దయ అనేటటువంటి సముద్రములోని ఒక బిందువుతో సమానము అన్నారు. మరి ఎన్ని బిందువులు ఉంటాయండి, అసలు ఎన్ని కోట్లు లెక్క పెట్టడానికి సాధ్యమా సముద్రానికి? సౌలభ్యం వస్తే చూడండి ఎంత, ఇది అసాధ్యం అన్నమాట. దీంట్లో మునిగిపోవలసిందే ఎవరైనా సరే మునగలిసిందే, అది ఒక అదృష్టము. సరే ఇక్కడ మరి ఎవరు ఏమనుకున్నా సరే, మరి నన్ను నేను పొగుడుకున్నాను అనుకున్నా సరే, నా ఆత్మతత్వము పరమాత్మ అనుగ్రహము అనుకుని నేను నా అనుభవాన్ని చెబుతా. నేను ఈ యొక్క భగవద్ విషయ కోశములు విజయవాడ పని మీద వచ్చినప్పుడు అక్కడ చూశాను, ఒకటి శేషాద్రి నగరం ఏదో మొత్తానికి టూ టౌన్లో ఉండేటప్పుడు వికాసత ఏదో పేరుతో ఉండేది. అక్కడ చూస్తే ఈ పుస్తకాలు కనిపించినాయి, 10 పుస్తకాలు. సరే 600 రూపాయలు ఇచ్చి చిన్న కోశములు అంటారు, అవి తీసుకొచ్చా. ఇవి చదవాలి అని అంటే ఎలా అంటే, మరి మిగిలినవన్నీ ఆపేసి స్కూల్కి వెళ్తూనే చదువుతూ ఉండేవాడిని. ఇవి 2 దశకాలు 2 కూడా అయిపోయిన తర్వాత, పరత్వం చెప్పిన తర్వాత ఇక్కడ సౌలభ్యానికి వచ్చి ఆయన ఇది శక్నోషి గచ్చత్వం అతి చంచల చేష్టిత అని అన్నచు అన్నప్పుడు ఏమిటిది ఎత్తిరం, ఏమి ఆశ్చర్యము అన్నాడు ఆయన. నాకేదో కొంత తెలిసి కొంత తెలియక, అప్పటికి నాకు పెద్ద పరిచయాలు లేవు, వీటితో తెలుగు చాలా ఉన్నది కనుక, దాంతో సంస్కృతంతో కూడా ఉన్నది కనుక చాలా అర్థమవుతూ ఉండేది. ఒక్కసారి శరీరం మొత్తం చల్లబడిపోయింది నాకు. అసలు అందటల్లా ఏమైపోతుందో తెలియట్లా గబగబ గబ వంటిలో పక్కనే ఉంటే పరిగెత్తుకెళ్తే మావిడంద ఏంటి వచ్చారు కాఫీ కావాలా అంది. ముందు చెయ్యి గట్టిగా పట్టుకోమన్నా, నా చెయ్యి గట్టిగా పట్టుకుంది, బలవంతంగా నీ బలం కొందికి పట్టుకోమన్నా. పట్టుకుంటే అప్పటికి నరాలకి ఆ వేడి వచ్చింది. ఇప్పుడు ఈ కాఫీ అంటే ఇచ్చి ఏంటి అంటే ఇదిగో ఇది సంగతి అన్నా. అసలు చదవబాకండి అలాంటి ఆ పుస్తకాలు అట్లా చదవటమును ఇట్లా తయారవటమును, ఓ పిచ్చాడిల్లి అయిపోతున్నారు అంటూ ఆవిడ. అవును అది పిచ్చే, మరి భగవంతుని ఎందు ఉండేటటువంటి భక్తులు నమ్మాళ్ళ వారు ఎందున్న పిచ్చే అనుకోండి, పని అది నా అనుభవము. సత్యం అనుకుంటారో అసత్యం అనుకుంటారో మీ ఇష్టం, నా అనుభవాన్ని నేను చెబుతూ ఉన్నా. అయితే అప్పటికి తర్వాత చూస్తే 6 నెలలు సొక్కిపోయి ఉన్నారు ఆయన. ఏమి ఆశ్చర్యం ఇది అనిపించింది నాకు. స్వామి నన్నైతే కటాక్షించావన్నమాట అని సంతోషించా నేను. అదిగో అలా హారాయిరప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎంబెరుమాన్ తిరువవతారం పండికొండు ఎలీనాంబుడి అయి చొల్లప్పుకు అంత సులభత్వ ప్రసంగత్తాలే ఇరలోడే కట్టు ఉండు నడుంగిన పడియే ఇరుక్కిర నిరతసే సులభత్వత్తై అనుసంధిత్తు. ఉరల్ అంటే ఆ ఉరము దానికి కట్టేశారు. ఆ ఉరము అని ఉరలు అనేది ఆ తమిళంలోనది, సంస్కృతంలో తెలుగులో కూడా అది అక్కడ కట్టేసింది. అటువంటి సులభుడు ఈయన అప్రకృతింగతరాన ఆజువారు నెడుంబోతుకు ప్రకృతింగతరాయ్ దానిని చూసి అప్రకృతులు అంటే వెళ్ళిపోయాడు. ఆ స్పృహ తప్పిపోయినటువంటి ఆయన ప్రకృతింగత అంటే మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. పిన్నయ్యం తర్వాత ప్రస్తుతమాన సులభత్వత్తయ్యరుడు చేయిరారు. ఆయన సులభ సౌలభ్యాన్ని చెబుతూ ఉన్నారు ఇకప్పుడు. సులభనామిడత్తలు జన్మచేష్టితంగళినుడయ్య ఉత్కర్ష అపకర్షం పారాతే ఆశ్రిత సజాతీయనాయిక్కొండు అపర్యంతమాన పిరవిహళై పిరందు సులభనాం. ఆయన సౌలభ్యం ఎంత అనంటే అవతారాలకు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా సులభుడుగా అయిపోయాడట. మరి లేకపోతే మత్స్యం ఏమిటి, కూరం ఏమిటి, ఏమిటి అసలు అవి లోకంలో గౌరవం కలిగినటువంటివి అవి? అటువంటివి ఆయనకి ఏమీ ఉత్కర్ష లేదు, అపకర్ష లేదు, వచ్చేశాడు. పిరందరులింబోతు నిత్యసిద్ధ కళ్యాణగుణ పరిపూర్ణానంద స్వసాక్షాత్కార రూప మోక్ష ప్రదత్వ సర్వేశ్వరత్వాది సర్వగుణంగళయ్యం వందు ఉజయా కొండు వందు పిరందరులుం. పిరందరులింబోతు పుట్టిన అంటే పుట్టటమే అంటున్నారు. పిరందు పిరందు సంస్కృతంలో అవతారము అవతరించటము అని అంటుంటారు. ఇక్కడ తమిళంలో మాత్రము వీళ్ళు పుట్టుక అని అంటారు. ఏమిటయ్యానంటే మన కోసమై ఆయన గర్భ నరకాన్ని కూడా అనుభవించి వస్తూ ఉన్నాడట. గర్భద్వారము నుంచి వస్తూ ఉన్నాడు. మన కోసం వచ్చేవాడి కోసం మరి కనీసం మనము స్వాగతించి థ్యాంక్స్ చెప్పొద్దా? చిన్న చిన్నటికి థ్యాంక్స్లు చెబుతుంటారే. మరి అట్లాంటిది ఏదో ఇదివరకటి కాలంలో సూర్యుడికి ఇప్పుడు ఇప్పటికీ అర్ఘ్యమిస్తూ ఉంటారు. మరి ఇలాంటిది పరమాత్మకి ఏమిటి అసలు? మన కోసం వస్తున్నాడు ఆయన. ఏదైనా ఒక వస్తువు తెచ్చిపెట్టవయ్యా, విజయవాడ వెళ్తున్నావు కదా అని పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు అడిగితే మొత్తం అంతా తిరిగానయ్య బాబు, చచ్చి చచ్చి ఎక్కడో దొరికింది తెచ్చాను అంటే అతని మీద ఉండే గౌరవము ఇదే ఉందయ్యా. బస్టాండ్లోనే ఉందిగా షాపు, తెచ్చేశాను అంటే ఉండే గౌరవము ఎంత తేడా ఉందో చూడండి. బస్టాండ్లోనే ఉంటే కష్టం లేదు, అలాగే అవతరించాడంటే ఆయనకి ఏంటండి అంటాం. మరి ఇలా పుట్టాడు అని అంటే మనలాగానే పుట్టాడు, గర్భనరకాన్ని అనుభవించి పుట్టాడు మనలాగానే. పాపము పిల్లవాడు, ఈగలు వాళ్తే తోలలేడు, చేమలు కుడితే ఏడుపు ఆకలి తెలియదు, ఇలా అన్నప్పుడు అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అనే కదా పెరియాళ్ళ వారు లాంటి వాళ్ళందరూ కూడా అలా ఆయన యొక్క బాల్య చేష్టితములకు ముగ్ధులైపోయారు. అలా అవతార చేష్టితములకు ముగ్ధులైపోవాలి, తెలుసుకోవాలి. నా ఉద్దేశం ప్రకారంగా రామావతార కాలంలో అయితే విష్ణుమూర్తి దశరథుడు యజ్ఞవాటిక అదంతా అసలు అక్కడ ఉండకూడదు, వాల్మీకి రాయలేదేమో అని నాకు అనిపిస్తుంటుంది. మానవుడిగా రాముడు ప్రయత్నం చేసి చిట్ట చివరికి రావణాసురుడిని సంహరించిన తర్వాత బ్రహ్మాది దేవతలు వస్తే అప్పుడు తెలిసిపోవచ్చు. అలాగే ఆ పరమాత్మ పిరందు పుడుతూ పుట్టిన తర్వాత కూడా కళ్యాణ గుణములు మొత్తం చూపిస్తూ ఉంటాడు ఆయన. మరి సులభుడు కొండువందు పిరందరులు ఇప్పటి పిరందరులు ఆశ్రితరుకు సస్నేహమాహ ఆత్మదానం పండికొండెలినాయ్. పుట్టిన తర్వాత ఆశ్రితులకు మాత్రము తనని ఆశ్రయించిన వారిని ఆత్మదానం తనని కూడా ఇచ్చేస్తాడట. అహం ఓ బాంధవో జాత అన్నాడు వారితో. ఏది రేపల్లెలో నేను బంధువుని అన్నాడు. ఎక్కడ అంటే గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు. భయపడ్డారు వీళ్ళంతా, కిందకెళ్తే అమ్మో పడేస్తాడేమో ఆపలేక అని. అప్పుడు కేకేశాడు ఆయన, బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంపు సైరింపగాదాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగాబోలదు ఈ శైలాంభో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలు అల్లాడదు. నేనేదో చిన్నపిల్లవాడిని, కొండ చాలా పెద్దదని అనుకుంటున్నారా, బరువు మోపలేనని. ఈ ఒక్క కొండ ఏమిటయ్యా? ఇట్లాంటి కొండలు హిమవంతము మేరువు మందరము సముద్రములు ఈ మొత్తము భూమి మొత్తం వచ్చి పైన పడినా సరే నాకేలు అల్లాడదు సుమా. అనేటప్పటికీ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరెవరై ఆగండి ఆగండి, అసలు అంతటి వాడు అయితే అసలు అదేమన్నా కొండ శక్తేమో, లోపలికి వెళ్తే మింగేస్తాడేమో ఒక్కసారి, ఇదేదో మొత్తానికి ఒక ప్లాను, ఆగండి రా అన్నారట. అరే బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునలో, తర్వాత కేకేస్తున్నాడు, మీరంతా బంధువులయ్యమ్మా నాన్న రండి, ఏటి దేవతలు శక్తులు కూడా వాళ్ళ పిల్లల్ని తింటారా, మేకపిల్లల్ని గొర్రె పిల్లల్ని తింటాయి తప్ప, రండి అన్నాడట. అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయారు అదిగో. అలా బంధువుని అంటాడు ఆయన, ఆత్మదానం పండిక్కోండు, తనని కూడా ఇచ్చేస్తాడట. అనాశ్రితరుక్కు అరియనాయరుక్కు మెంగిరాన్, అనాశ్రితులైనటువంటి వారికి మాత్రము దుర్లభుడు సుమా అని చెబుతూ ఉన్నారు. ఇలా అదిగో అటువంటిది సుమా పరమాత్మ స్థితి అని చెబుతూ ఉన్నారు నమ్మాళ్ళ వారు. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.